11.41 సఖేతిమత్వ ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సభేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాక్రణయన వాపి. అనగా ఓ పరమేశ్వర, నేను తమయొక్క ఈశ్వర రూపమును అనగా విశ్వరూపమును మూర్ఖుడనై గుర్తించక విపరీత బుద్ధి కలిగి తమను మిత్రునిగాను, నాతో సమానుడుగాను తలంచి అవమానపూర్వకమైన భావముతో ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమ అను మొదలగు శబ్దములతో సంబోధించియున్నాను. అంతేగాక ప్రమాదము వలన అనగా నిలకడలేని బుద్ధి గలవాడనగుట వలన మరియు ప్రణయము అనగా మన ఇద్దరి మధ్య ఏర్పడియున్న స్నేహభావము చేతగూడా తమ పట్ల అనుచితముగా ప్రవర్తించియున్నాను. 11.42 వ్యత్యావహాసార్థం శత్రుతో 2 సి విహారసయ్యాసన భోజనేషు ఏకో థవాపేచ్యుత తత్సమక్షం తత్మయే త్వామహం ప్రమేయం. అనగా హాస్యాదుల వలన గూడా తమరు నాచేత అనేకసార్లు అవమానించబడియున్నారు. ఇచ్చట అన్నచోదు విహారస్థలములేందు సయ్యా ఆసన భోజనాది సందర్భములేందు ఎటువంటి ప్రయోజనము లేక అటూ ఇటూ తిరుగుచుండుటను విహారమందురు స్థిరముగా ఉండుట విశిష్టమైన భంగమలో కూర్చుండుటను ఆసనమందురు. శయ్య అనగా నిద్రించుటకు లేక పరుండుటకు ఉపయోగపడు సాధనము భుజించుటను భోజనమందురు. ఇటువంటి క్రియలన్నీ చేయుచుండునప్పుడు నా వెంట ఒంటరిగా ఉన్నప్పుడు మీ వెనుక దిశయందు ఉన్నప్పుడు లేక మీ ఎదుట ఉన్నప్పుడు తెలిసి తెలియక లేక స్నేహభావ కారణముగా తమను నేను తిరస్కార భావముతోనూ లేక మరో విధముగానూ అవమానించుట జరిగి ఉండి ఉండవచ్చును. అందువలన ఓ అచ్యుత, ఆ నాయపరాధ సమూహములనన్నింటినీ నేను ఇప్పుడు పరమేశ్వర రూపులైన తమరిని క్షమించమని వేడుకొనుచున్నాను. అట్లేలైనా తమరు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం ఆ 11.43 పితా 2 సి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో స్త్యభేదిక హక్కుతో 2 న్యోలోకత్రయే 2 బొట్ప్య ప్రతిమా ప్రభావ. అనగా ఓ పరమేశ్వర, తమరు స్థావర జంగమమైన జగత్తునకు అనగా ఈ ప్రపంచమందలి ప్రాణులన్నింటికీ జన్మదాతలేయున్నారు. కేవలము జన్మదాతలేగాదు పూజ్యులు గూడాను. అట్లేలైన తమరు పెద్దలలోని పెద్దలకు గూడా గురువులయ్యున్నారు. తమరు ఏ విధముగా అందరికంటే శ్రేష్ఠులయ్యున్నారు? అన్నచో ఓ అసమాన్య ప్రతిమా ప్రభావము గల మహానుభావ, ముల్లోకములేందును తమతో సమానులైన రెండవ వారెవ్వరూ లేరు. అట్లేలైనా అనేక మంది ఈశ్వరులను ఒప్పుకొన్నచో వ్యవహారము కుదరదు. అందుచేత ఈశ్వరులు ఇరువురుండజాలరు. ఏలైనా తమతో సమానులైన వారు ముల్లోకములందును ఇతరులెవ్వరూ లేరు. అట్టి స్థితియందు తమకంటే గొప్పవారు మరొకరుండుట సాధ్యపడదుగదా. దేనితోనైనను రెండవది సమానముగా ఉన్నదని చెప్పుట ప్రతిమ అనబడును. తమ ప్రభావమునకు ప్రతిమ అనగా సమానమైనది లేదు. అందుచేత తమరు అప్రతిమ ప్రతిభావంతులు. స్థితి ఇట్లుండగా 11.44 తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమి సమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యః ప్రియః ప్రియాయర్హసి దేవ సోఢుం. అనగా అందుచేత నేను నా దేహమును చక్కగా క్రిందికి వంచి అనగా నా దేహమును తమరి చరణములపైనుంచి నమస్కరించి స్తుతించుటకు యోగ్యులైన మరియు శాసనకర్తలైన తమకు అనగా ఈశ్వరునకు ప్రణమిల్లుచున్నాను. అనగా తమ అనుగ్రహమునకు నన్ను పాత్రుని గావించుకొనుచున్నాను. ఎట్లు తండ్రి పుత్రుని సమస్తమైన అపరాధములను క్షమించి వేయునో అట్లే మిత్రుని అపరాధములను మంచి మిత్రుడు అట్లే ప్రియురాలి అపరాధములను ప్రియుడు క్షమించి వేయునో అట్లే ఓ దేవా. తమరు కూడా నా యొక్క సర్వ విధములైన అపరాధములను క్షమించవలేను. అట్లు చేయటే తమ ధర్మము. 11.45 అదృష్టపూర్వం హృషితో 2 మెనస్ సమీదృష్ట్యా భయన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేస జగన్నివాస. అనగా తమ యొక్క ఏ విశ్వరూపమును నేనుగాని లేక ఇతరులెవ్వరు గాని ఇంతకు పూర్వము చూచి ఉండలేదో అటువంటి అపూర్వమైన రూపమును చూచి నేను చాలా హర్షించుచున్నాను. మరియు తమ యొక్క ఆ భయంకర రూపమును చూచి నేను భయముతో భీతిల్లుచున్నాను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 16. అందువలన ఓ మహాదేవ, తమరు నాకు మిత్రుడుగా తోచినప్పుడు ఏ రూపము కలదో ఆ రూపమునే చూపించండి. ఓ దేవేశ, ఓ జగన్నివాస, తమరు ఆ భయంకర రూపమును ఉపసంహరించి ప్రసన్నులు కండి. జగత్తునందంతటను నివసించువాడు జగన్నివాసుడు అనబడును. 11.46 కెరిటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనేవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే. అనగా నేను ఇప్పుడు మిమ్ములను పూర్వమువలె శరముపై నెమలిపించుముతో కూడిన కారీటము ధరించియున్నట్లుగా మరియు చేతియందు గద మరియు చక్రము ధరించియున్నట్లుగా చూడగోరుచున్నాను. ఇట్టి స్థితియందు ఓ సహస్ర బాహువులు గలవాడా, ఓ విశ్వమూర్తి, అనగా ఇప్పుడున్న విశ్వరూపముతో కూడియున్న సర్వేశ్వర, తమరు తిరిగి అనగా ఈ విశ్వరూపమును త్యజించి తమ యొక్క అపూర్వ రూపమైన వసుదేవుని పుత్రరూపము అయిన చతుర్భుజ స్వరూపమును కలిగి ఉండండి. అనగా ఈ ఇప్పుడున్న విశ్వరూపమును ఉపసంహరించుకొని తమరు వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుని స్వరూపముతో నిలిచి ఉండండి. అర్జునుని భయపడుచున్నవాడుగా చూచి తన విశ్వరూపమును ఉపసంహరించుకొని ప్రియవచనములతో అర్జునునకు భయమును వీడి ధైర్యము కలుగునట్లుగా భగవంతుడు 11.47 మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం. ఓ అర్జున, పరమాత్ముడనైన నాకు నీయందు గల అనుగ్రహ బుద్ధిని ప్రసాదమందురు. అటువంటి అనుగ్రహ బుద్ధితో కూడి పరమాత్ముడనైన నేను నీకు ఐశ్వర్యముతో సామర్థ్యముతో ఈ పరమశ్రేష్టమైన తేజోమయమైన అనంతమయమైన అన్నింటికంటే ముందుగా ఉన్నటువంటి అనాది అయిన నా విశ్వరూపమును చూపించుట జరిగినది. అనగా చూపించియున్నాను, నా ఈ విశ్వరూపమును ఇంతకు పూర్వము నీవు తప్ప మరి ఇతరులెవ్వరును చూచియుండలేదు. అనగా నా ఈ విశ్వరూపమును చూచుటచేత నీకు నాయందు గల పూర్వ సందేహములన్నీయు తొలగిపోయినవి. తన విశ్వరూపమును గురించి భగవంతుడు ఇంకా ఇలా చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 11.48 నవేదేజ్ఞేర దానేర్ చక్రియాభిర్న తపోభిరుగ్రయ ఏవం రూప శక్య అహం నూలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. అనగా నాలుగు వేదములను సాంగోపాంగముగా అధ్యయనము చేసినప్పటికీ లేక మరియు యజ్ఞయాగాదులను గురించి సర్వాంగ పూర్ణముగా అధ్యయనము చేసినప్పటికీ అట్టివారికి నా ఈ విశ్వరూప దర్శనము జరగనేరదు. వేదముల అధ్యయనము చేతనే యజ్ఞయాగాదుల అధ్యయన లాభము సమకూరును. అయినప్పటికీ కూడా యజ్ఞగ్రహణ జ్ఞానమును గురించి చెప్పబడినది. అట్లేలైనా యజ్ఞములను గురించి విశేష అధ్యయనము నొక్కి చెప్పబడినది. అట్లే మనుష్యుని బరువుతో సమానముగా తూచి బంగారాదులను దానము చేసినప్పటికీ మరియు శ్రోతసూత్రీయ స్మార్త అగ్నిహోత్ర రూపమైన కర్మలనాచరించినను, చాంద్రాయణము మొదలగు ఉగ్రతపములనాచరించినప్పటికీ నేను అటువంటి వారికి నా యొక్క విశ్వరూపమును దర్శించుటకు ప్రసాదించను. ఓ కురువంశపు వీరుడా, నా ఏ విశ్వరూపము నీచేత దర్శింపజేయబడినదో ఆ రూపము ఈ ప్రపంచమునందలి ఏ మానవునకు దర్శింపజేయబడదు. 11.49 ఉమాతే వ్యథామా చ విముఢభావో దృష్ట్యా రూపం ఘోరమి దృమ్మమేదం వ్యపేతభ్యః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అనగా నేను ఇంతకు పూర్వము చూపించినటువంటి భయంకర రూపమును జూచి నీవు భయపడకూడదు. మరియు చిత్తమునకు మూఢావస్థ కూడా కలుగనీయకూడదు. నీకు భయము కలిగించినటువంటి మరియు సంతోషమును కలిగించినటువంటి నీకు ఇష్టమైనటువంటి శంఖ చక్రధారి మరియు చతుర్భుజములు కలిగియున్న రూపమునే చూడుము. అప్పుడు సంజయుడిట్లనెను, 11.50 ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయమాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. అనగా ఈ విధముగా వాసుదేవుడు ఇంతకు పూర్వము చెప్పిన మాటలు చెప్పి అర్జునునకు తన వాసుదేవుని గృహమునందు అవతరించిన రూపమును చూపించెను. ఇప్పుడు తన విశ్వరూపమైన భయంకర రూపమును త్యజించి సౌమ్యాకారమును బొంది భయపడినటు వంటి అర్జునకు మరల మరల ధైర్యమును కలుగజేసెను. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 18. అప్పుడు అర్జునుడిట్లనెను, 11.51 దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృత్తః సచేతః ప్రకృతిం గతః. అనగా ఓ జనార్దన, ఇప్పుడు నేను నిన్ను నా మిత్రుడైన నవ్వు ముఖము కలిగియున్న సౌముడ్యుగా ఉన్న మానవాకృతిని చూచి భయమును వీడి సంతోషముగాయున్నాను. అంతేగాక నా వాస్తవిక స్థితిని పొందియున్నాను. అప్పుడు భగవంతుడిట్లనెను, 11.52 సుదుర్దశమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అనగా ఇంతకు పూర్వము నీవు చూచిన నా రూపము దుర్దర్శము అనగా సామాన్యులు చూడరానిది. ఎంతో శ్రమించిన వారికి గూడా ఆనారూపము చూడయోగ్యము కాదు. దేవతలు గూడా నాయా రూపమును సదా చూడగోరుచుందురు. అలా వారు కోరుకొను చున్నప్పటికీ నీవు చూచిన ఆ రూపమును నీవలే వారెన్నడును ఇంతవరకు చూడలేదు. ఇంక ముందు గూడా చూడజాలరు. అట్లేలేన్నచో, 11.53 నాహం వేదైర తపసాన దానేనన ఛేజ్యయ సఖ్యయవం విధో ద్రష్టుం ద్రష్టువానసి మాం యథ. అనగా ఇంతకు పూర్వము నీవు నన్ను ఏ రూపములో చూచియున్నావో ఆ రూపమును ఋగ్వేదము యజుర్వేదము సామవేదము లేక అథర్వణ వేదము మొదలగు నాలుగు వేదముల ద్వారా గాని చాంద్రాయణము మొదలగు తపస్సుల ద్వారా గాని గోవులు భూమి మరియు సువర్ణాది దానములు చేసిగాని మహాయజ్ఞయాగాదులు గావించిగాని ఎవ్వరునూ చూడజాలరు. మరి అలా అయితే దేవతలు మొదలగువారు తమ యొక్క ఆ విశ్వరూపమును అనగా తమ యొక్క నిజరూపమును ఎట్లు దర్శించగలరు అన్నచో భగవంతుడు ఈ విధముగా చెప్పుచున్నారు. 11.54 భక్త్యాత్వననేయ శక్య అహమేవం విధో జర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అనగా భక్తి ద్వారా వారు నన్ను ఆ విశ్వరూపములో దర్శించగలరు. అయితే ఎటువంటి భక్తి ద్వారా వారు నా నిజరూపమును చూడగలరు అన్నచోవు చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 19. ఓ అర్జున, అనన్య భక్తి ద్వారా వారు నా నిజరూపమును దర్శించగలరు. అనగా భగవంతునియందు తప్ప ఏ ఇతర వస్తువునందును ఎవని మనసు లగ్నము కాదో అదియే అనన్య భక్తి. భక్తరామదాస్ గారు గూడా ఈ మాట చెప్పియున్నారు. చక్కెరమాని వేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరుగొల్చెదరట్లగాదయా మొక్కిన నీకే మ్రొక్కవలే మోక్షమొసంగిన నీవే వలే తక్కిన మాటలేమిటికీ? మరియు ఎటువంటి భక్తి ద్వారా ఎటువంటి భక్తుడైన పురుషునికైనా తన సమస్తమైన ఇంద్రియముల ద్వారా ఒక్క వాసుదేవరూపుడైన పరమాత్మ తప్ప ఎటువంటి ఇతరము తోచదో అట్టిది అనన్యభక్తి. ఈ అనువాదకుడు కూడా అనన్యభక్తిని గురించి ఇలా అన్నాడు: భక్తుడైనవాడు బలిమి విశ్వము వీడు దిక్కులేక తుదకు దీనుడగును. హరిని జరగోరు హాయని చింతిల్లు. గుణిరామరాయ గురువిధేయ చూ రామరాయ శతకము. అటువంటి అనన్య భక్తి ద్వారా ఇటువంటి రూపము కలిగిన అనగా విశ్వరూపుడనైన నేను పరమేశ్వరుడను శాస్త్ర గ్రంథముల అధ్యయన మననము ద్వారా తెలియబడుదును. కేవలము శాస్త్ర గ్రంథముల ద్వారానే తెలియబడుచునన్నచో అట్లు కాదు. ఓ పరంతప, తత్వజ్ఞానము ద్వారా కూడా తెలియబడుదును, అనగా సాక్షాత్కరింపబడుదును మరియు పొందబడుదును కూడా. అనగా అటువంటి వారికి నేను మోక్షమును అనగా జన్మ మరణరాహిత్యమును కలుగజేయుదును. అనగా అట్టిత్వజ్ఞానులు స్థూలదేహమును త్యజించి వారూపమును పొందుదురు. ఇప్పుడు సమస్తమైన గీతాశాస్త్రము యొక్క సారభూతమైన అర్థము సంక్షేపముగా లోక కళ్యాణార్థము చెప్పబడుచున్నది. 11.55 మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. అనగా ఏ మానవుడు పరమేశ్వరుడనైన నా కొరకే కర్మలు చేయునో మరియు నన్నే ఆరాధించునో అనగా నన్ను పొందుటయే తన జీవిత లక్ష్యముగా తలంచునో విధముగా సేవకుడు తన యజమాని కొరకు కర్మలు చేయునో తన కొరకు చేయడో కాని ఆ సేవకుడు స్థూలదేహ త్యాగానంతరము ఆ యజమానిని తనకు పరమగతిగా తలంచడో అట్లుగాక. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 20. ఎవడు నా కొరకే కర్మలు చేయుచుండునో మరియు నన్నే తనకు పరమగతిగా అనగా నన్ను పొందుటయే పరమావధిగా ఎంచుకొనునో అటువంటివాడు నా పరాయణుడు మరియు అటువంటివాడు నా భక్తుడు. అనగా ఎవడు అన్ని విధములా సర్వేంద్రియముల ద్వారానూ అత్యంత ఉత్సాహముతో నన్నే భజించుచుండునో అట్టివాడు నా భక్తుడు. మరియు ఎవడు ధనము పట్లగాని పుత్రులు మిత్రులు భార్య మరియు బంధుజనుల ఎందుగూడా ఎటువంటి బంధుత్వము అనగా ప్రేమ లేకయుండునో అతడు నా భక్తుడు. తనేందు నఖిలభూతములయందు నొకభంగి సమహితత్వంబున జరుగువాడు అనగా సర్వప్రాణులయందును ఎటువంటి వైరభావము లేకయుండునో అనగా తనకు ఎంత అపకారము చేయు ప్రాణిని గూడా తనకు శత్రువుగా తలంచడో అట్టివాడు నా భక్తుడు. అట్టి ఏ నా భక్తుడు ఉన్నాడో ఓ అర్జున, అతడు నన్ను తప్పక పొందును. అనగా ఏలేనా, నేనే అతనికి పరమగతిని అనగా నన్ను పొందుటయే అతని ఏకమాత్ర లక్ష్యము. నన్ను పొందుట తప్ప అతనికి వేగతి లేదు. నీకు సరైన జ్ఞానమును కలిగించుట కొరకు నాకు ఇష్టమైన ఈ మంచి మాట చెప్పియున్నాను. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి విశ్వరూప సందర్శన యోగమనబడు 11 అధ్యాయమునకు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత హాస్యమునకును తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి. ప్రణవాశ్రమము శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 21.